కల కానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు, కల కానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలి వైతువా, చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కల కానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకున్న చీకటిలోనే అలమటిల్చనేలా, అలముకున్న చీకటిలోనే అలమటిల్చనేలా, కలతలకే లొంగిపోయి కలువరించనేలా, ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో. కల కానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధ మౌజల నిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, అగాధ మౌజల నిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం. కల కానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు, బ్రతుకు బలి చేయకు.